अथ चतुर्थकाण्डे द्वितीय प्रश्नस्य घनपाठः आरम्भः। निर्भक्त इति निः भक्तः। सयं यगो सदयं विष्मो यगो सदयं विष्मः। विष्मो यिञ्जन् विष्मो ప్రజయా మేధయా మేధయా

అంతర భోర భోరంతర హారుణ మహారుణ మంతర భో అంతర భోర భోరంతరంతర భోర్ధ్రువో ధ్రువో అభోరంతరంతర భోర్ధ్రువ భోర్ధ్రువో ధ్రువో అభోర భోర్ధ్రువస్తిష్ఠతిష్ఠ్రువో అభోర భోర్ధ్రువస్తిష్ఠతిష్ఠ్రువో ధ్రువస్తిష్ఠా విజాజ నిర్విజాజలిస్తిష్ఠ్రువో ధ్రువస్తిష్ఠా విజాజలి విజాజ నిర్విజాజలిస్తిష్ఠతిష్ఠా విజాజలి రాష్ట్రమధ్యధిరాష్ట్రమధిశ్రేయాధిరాష్ట్రమధిశ్రేయాధిశ్రయాధ్యధిశ్రయాగ్రే అంతరగ్నే అంతరంతరగ్నే రుజా రుజాగ్నే అంతరంతరగ్నే రుజా రుజా రుజాగ్నే అగ్నే రుజాత్వం రుజాత్వం తగో రుజా రుజాత్వం గాయ గాయ జాతవేదా జాతవేదా వేదాః పరిబ్రజాతు వేదాః వేదా ఇతి జాతాః వేదాః ద్వితీయమప్సు అప్సు తృతీయం తృతీయమప్సు నృమణ నృమణ అప్సు తృతీయం తృతీయమప్సు నృమణ అప్సు నృమణ నృమణ అప్స్వప్సు నృమణ అజస్రమజస్రం నృమణ అప్స్వప్సు నృమణ అజస్రం అప్సిత్యపోత్సు నృమణ అజస్రమజస్రం నృమణ నృమణ అజస్రమింధాన ఇంధానోజస్రం నృమణ నృమణ అజస్రమింధాన నృమణ అజస్రమింధాన ఇంధానోజస్రమజస్రమింధాన ఏనమేనమింధానోజస్రమజస్రమింధాన ఏనమేనమింధాన ఇంధాన ఏనంజరతే జరత ఏనమింధాన ఇంధాన ఏనంజరతేనంజరతే జరత ఏనమేనంజరతే స్వాధీ స్వాధీర్జరత ఏనమేనంజరతే స్వాధీ స్వాధీ స్వాధీర్జరతే జరతే స్వాధీ స్వాధీరితి స్వాధే విత్న విత్నాతే అగ్నే అగ్నేతే విత్న విత్నాతే అగ్నే అగ్నే అగ్నే అగ్నే త్రేధా త్రేధాగ్నే తేతే అగ్నే త్రేధా త్రేధా త్రేధాగ్నే అగ్నే త్రేధా త్రయాణి త్రయాణి త్రేధాగ్నే అగ్నే త్రేధా త్రయాణి త్రేధా త్రయాణి త్రయాణి త్రేధా త్రేధా త్రయాణి విద్మ విద్మ త్రయాణి త్రేధా త్రేధా త్రయాణి విద్మ త్రయాణి విద్మ విద్మ త్రయాణి త్రయాణి విద్మాతే దే విద్మ త్రయాణి త్రయాణి విద్మాతే విద్మాతే దే విద్మ విద్మాతే సద్మ సద్మ దే విద్మ విద్మాతే సద్మ సద్మ సద్మ దే సత్మ విభృతం విభృతగో సత్మతే దే సత్మ విభృతం సత్మ విభృతం విభృతగో సత్మ సత్మ విభృతం పురుత్ర పురుత్ర విభృతగో సత్మ సత్మ విభృతం పురుత్ర పురుత్ర పురుత్ర విభృతం విభృతం పురుత్ర పురుత్రే విద్మ విద్మాతే నామ నామతే విద్మ విద్మాతే నామ నామ నామతే నామ పరమం పరమం నామతే నామ పరమం నామ పరమం పరమం నామ నామ పరమం గుహ గుహ పరమం నామ నామ పరమం గుహ జగంధ్యాజగంధయ సముద్రే త్వా సముద్రే సముద్రే త్వా నృమణ నృమణ స్వా సముద్రే సముద్రే త్వా నృమణ నృమణ నృమణ స్వా నృమణ అప్సప్త నృమణ స్వా నృమణ అప్సు నృమణ అప్సప్స నృమణ నృమణ అప్స్వంతరంతరప్సు నృమణ నృమణ అప్స్వంత అప్స్వంతరంతరప్స్వా అప్స్వంతర్నృజక్ష నృజక్ష అంతరప్స్వా అప్స్వంతర్నృజక్ష నృజక్ష అందరంతం నృజక్ష ఈధ ఈధే నృజక్ష అందరంతం నృజక్ష ఈధే నృజక్ష ఈధ ఈధే నృజక్ష నృజక్ష ఈధే దివో దివ ఈధే నృజక్ష నృజక్ష ఈధే దివక్ష ఇది నృజక్ష ఈధే దివో దివ ఈధ ఈధే దివో అగ్నే అగ్నే దివ ఈధ ఈధే దివో అగ్నే దివో అగ్నే అగ్నే దివో దివో అగ్న ఊధన్ ఊధన్ అగ్నే దివో దివో అగ్న ఊధన్ అగ్న ఊధన్ ఊధన్ అగ్నే అగ్న ఊధన్ ఊధన్ నిత్యూధన్ తృతీయే త్వాత్మా తృతీయే తృతీయే త్వారజశిరజసిత్వా తృతీయే తృతీయే త్వారజసి వారజశిరజసిత్వా త్వారజసిదస్థివాగుంసంతస్థివాగుంసకం రజసిత్వా త్వారజసిదస్థివాగుంసం రజసిదస్థివాగుంసం తస్థివాగుంసకో రజశిరజసిదస్థివాగుంసమృతస్య తస్య దస్థివాగుంసకో రజశిరజసిదస్థివాగుంసమృతస్యస్థివాగుంసమృతస్యప్తస్థివాగుంసం దస్థివాగుంసమృతస్య యోనో యోనా మృతస్థిదస్థివాగుంసం దస్థివాగుంసమృతస్య యోనో యోనో యోనా మృతస్థప్తస్య యోనో మహిషా మహిషా యోనా మృతస్థప్తస్య యోనో మహిషా మహిషా మహిషా యోనో యోనో మహిషా అహిన్వన్ అహిన్వన్ మహిషా యోనో యోనో మహిషా అహిన్వన్ మహిషా అహిన్వన్ అహిన్వన్ మహిషా మహిషా అహిన్వన్ అహిన్వన్నిత్యహిన్వన్ దదక్రం దదగ్నిస్తనయన్ స్తనయన్ అగ్నిరక్రం దదక్రం దదగ్నిస్తనయన్ అగ్నిస్తనయన్ స్తనయన్ అగ్నిరగ్నిస్తనయన్ నివేవ స్తనయన్ అగ్నిరగ్నిస్తనయన్ నివారయన్ నివేవ స్తనయన్ స్తనయన్ నివద్యౌర్జోనివస్తనయన్ స్తనయన్ నివద్యోక్షామక్షామద్యౌరివేవద్యోక్షామక్షామద్యౌర్జోక్షామారేరిహద్రేరిహత్క్షామద్యౌర్జోక్షామారేరిహత్ సామారేరిహత్ సామారేరిహత్ వీరుధో వీరుధో రేరిహత్క్షామక్షామారేరిహద్వీరుధ రేరిహద్వీరుధో వీరుధో రేరిహద్రేరిహద్వీరుధ సమంజన్ సమంజను వీరుధో రేరిహద్రేరిహద్వీరుధ సమంజన్ వీరుధ సమంజన్ సమంజన వీరుధో వీరుధ సమంజన్ సమంజన్నితి సంజన్ సంయోజి జ్ఞానో జిజ్ఞాన సద్య సద్యోజి జ్ఞానో వివిజ జ్ఞాన సద్య సద్యోజి జ్ఞానో విజ్ఞానో వివిజ జ్ఞానో జ్ఞానో విజ జ్ఞానో జ్ఞానో రోదసీ రోదసీ ఆక్షదక్షదా రోదసీ ఆ రోదసీ రోదసీ ఆ రోదసీ భానునా భానునా రోదసీ ఆ రోదసీ భానునా రోదసీ భానునా భానునా రోదసీ రోదసీ భానునా భాతి భాతి భానునా రోదసీ రోదసీ భానునా భాతి రోదసీ ఇది రోదసీ భానునా భాతి భాతి భానునా భానునా భాత్యంతరంతర్భాతి భానునా భానునా భాత్యంత భాత్యంతరంతర్భాతి భాత్యంత అంతరిత్యంత పాపక పాపక ఉషి ఋషిక్ పాపకో అరతిరరతి పాపక ఉషి ఋషిక్ పాపకో అరతి పాపకో అరతిరరతి పాపక పాపకో అరతి సుమేధా సుమేధా అరతి పాపక పాపకో అరతి సుమేధా సుమేధా సుమేధా అరతిరరతి సుమేధా మత్తేషు మత్తేషు సుమేధా అరతిరరతి సుమేధా మత్తేషు సుమేధా మత్తేషు మత్తేషు సుమేధా సుమేధా మత్తేష్వగ్నిరగ్నిర్మత్తేషు సుమేధా సుమేధా మత్తేష్వగ్ని సుమేధా ఇది సుమేధాగ్నిరగ్నిర్మత్తేషు మత్తేష్వగ్నిరమృతో అమృతో అగ్నిర్మత్తేషు మత్తేష్వగ్నిరమృత అగ్నిరమృతో అమృతో అగ్నిరగ్నిరమృతో నిన్యమృతో అగ్నిరగ్నిరమృతో అమృతో నిన్యమృతో అమృతో నిధాయిధాయిన్యమృతో అమృతో నిధాయిధాయిధాయిధాయి యత్రిధోమం ధోమమి యక్తి యక్తి ధోమమ ఋషమరుషం ధోమమి యక్తి యక్తి ధోమమ ఋషం ధోమమ ఋషమ ఋషం ధోమం ధోమమ ఋషం భరిభ్రత్ భరిభ్రత ఋషం ధోమం ధోమమ ఋషం భరిభ్రత్ ఋషం భరిభ్రత్ భరిభ్రత ఋషమ ఋషం భరిభ్రదు భరిభ్రత ఋషమ ఋషం భరిభ్రదు భరిభ్రదు భరిభ్రత్ భరిభ్రదు శుక్రేణ శుక్రేణో భరిభ్రత్ భరిభ్రదు శుక్రేణ శుక్రేణ శుక్రేణో దుఃఖుక్రేణ శోచిష శోచిష శుక్రేణో దుఃఖుక్రేణ శోచిష శోచిష శోచిష శుక్రేణ శుక్రేణ శోచిషాద్యాగో శోచిష శుక్రేణ శుక్రేణ శోచిషాద్యాగో శోచిష శోచిషాద్యామినక్షద్రక్షద్యాగో శోచిష శోచిషాద్యామినక్షద్యామినక్షద్రక్షద్యాన్యామినక్షద్రక్షదిక్షదు విశ్వస్య విశ్వస్య కేతుర్భువనస్య భువనస్య కేతురు విశ్వస్య విశ్వస్య కేతుర్భువనస్య కేతుర్భువనస్య భువనస్య కేతుర్కేతుర్భువనస్య గర్భో గర్భో భువనస్య కేతుర్కేతుర్భువనస్య గర్భ భువనస్య గర్భో గర్భో భువనస్య భువనస్య గర్భ ఆగర్భో భువనస్య భువనస్య గర్భ ఆగర్భో గర్భ ఆరోదసి రోదసీ ఆగర్భో గర్భ ఆరోదసీ ఆరోదసి రోదసీ ఆరోదసి అపృణాద అపృణాద్ రోదసీ ఆరోదసి అపృణాదసి అపృణాద అపృణాద్ రోదసీ రోదసీ అపృణాద్ జాయమానో జాయమానో అపృణాద్ రోదసీ రోదసీ అపృణాద్ జాయమాన రోదసీ ఇది రోదసీ అపృణాద్ జాయమానో జాయమానో అపృణాద్ అపృణాద్ జాయమాన జాయమాన ఇది జాయమాన వేడుంచిద్వేడుం వేడుంచిద్రిమద్రించిద్వేడుం వేడుంచిద్రిం చిద్రిమద్రిమభినద్రిమభినద్రిమభినత్ పరాజన్ పరాజన్ అభినద్రిమద్రిమభినత్ పరాజన్ పరాజన్ పరాజన్ అభినద్భినత్ పరాజన్ జనా జనా పరాజన్ అభినద్భినత్ పరాజన్ జనా పరాజన్ జనా జనా పరాజన్ పరాజన్ జనాజ్జనా పరాజన్ పరాజన్ జనాజత్ పరాజన్ ఇది పరాయన్ జనాజ్జనా జనాజదగ్నిమగ్ని యజ్జనా జనాజదగ్నిమగ్ని యద్యమయ ఛందాయ ఛందాగ్ని యద్యమయ ఛందాగ్నిమయ ఛందాయ ఛందాగ్నిమగ్నిమయ ఛంద పంచ పంచాయ ఛందాగ్నిమగ్నిమయ ఛంద పంచాయ ఛంద పంచ పంచాయ ఛందాయ ఛంద పంచాయ శ్రీనాముదార ఉదార శ్రీనాగు శ్రీనాముదారో ధరుణ ధరుణ ఉదార శ్రీనాగు శ్రీనాముదారో ధరుణ ధరణో ధరుణ ఉదార ఉదారో ధరుణో రయేణా గౌరయేణాన్ ధరుణ ఉదార ఉదారో ధరుణో రయేణా గౌరయేణాన్ ధరుణో ధరుణో రయేణాం మనీషాణాం మనీషాణా గౌరయేణాం ధరుణో ధరుణో రయేణాం మనీషాణాం మనీషాణాం మనీషాణా గౌరయేణా గౌ జనిత్వై రామగ్నే యజమానా అగ్నే త్వాన్ యజమానా అగ్నే అగ్నే యజమానా అన్వను యజమానా అగ్నే అగ్నే యజమానా అను యజమానా అన్వను యజమానా యజమానా అనుద్యోన్యోనను యజమానా యజమానా అనుద్యోన్యోనన్మనుద్యోను విశ్వా విశ్వాద్యోనన్మనుద్యోను విశ్వాద్యోన్యోను విశ్వావసూని వసూని విశ్వాద్యోన్యోను విశ్వావసూని విశ్వామసోని వసూని విశ్వా విశ్వామసోని దధిరే దధిరే వసూని విశ్వా విశ్వా వసూని దధిరే వసూని వసూని దధిరే వార్యాణి వార్యాణి దధిరే వసూని వసూని దధిరే వార్యాణి వార్యాణి వార్యాణి దధిరే దధిరే వార్యాణి వార్యాణి వార్యాణి ప్రజా సహ సహ ప్రజా ప్రజా సహ ద్రవిణం ద్రవిణ గో సహ ప్రజా ప్రజా సహ ద్రవిణం ద్రవిణం ద్రవిణ గో సహ సహ త్రివిణమిచ్చమానా ఇచ్చమానా త్రివిణ గో సహ సహ త్రివిణమిచ్చమానా ఇచ్చమానా ద్రవిణం ద్రవిణమిచ్చమానా వ్రజం వ్రజమిచ్చమానా ద్రవిణం ద్రవిణమిచ్చమానా వ్రజం ఇచ్చమానా వ్రజం వ్రజమిచ్చమానా ఇచ్చమానా వ్రజం గోమందం గోమందం వ్రజమిచ్చమానా ఇచ్చమానా వ్రజం గోమందం వ్రజం గోమందం గోమందం వ్రజం వ్రజం గోమందముషిజ ఉషిజో గోమందం వ్రజం వ్రజం గోమందముషిజ గోమందముషిజ ఉషిజో గోమందం గోమందముషిజో విప్యుషిజో గోమందం గోమందముషిజో గోమందమిది విశ్వే త్రా విశ్వే దేవా దేవా విశ్వే త్రా విశ్వే దేవా దేవా దేవా విశ్వే విశ్వే దేవాగ్నే దేవా విశ్వే విశ్వే దేవాగ్నే దేవాగ్నే దేవా దేవాగ్నే భరంతు భరంతగ్నే దేవా దేవాగ్నే భరంతు అగ్నే భరంతు భరంతగ్నే భరంతు జిత్తిభిశ్చిత్తిభిర్భరంతగ్నే భరంతు జిత్తిభిశ్చిత్తిభిర్భరంతు భరంతు జిత్తిభిజిత్తి సనో భవ భవనస్స సనో భవ భవ భవనో నో భవ శివతమ శివతమో భవనో నో భవ శివతమ శివతమ శివతమో భవ భవ శివతమస్సు ప్రతీకస్సు ప్రతీకశివతమో భవ భవ శివతమస్సు ప్రతీక శివతమస్సు ప్రతీకస్సు ప్రతీక శివతమ శివతమస్సు ప్రతీక విభావసు విభావసు ప్రతీక శివతమ శివతమస్సు ప్రతీక విభావసు శివతమ ఇది శివతమ ప్రతీక విభావసు విభావసు ప్రతీకస్సు ప్రతీక విభావసు ప్రతీక ఇది సు ప్రతీక విభావసు విభావసు ప్రేదగ్నే అగ్న ఇత్ర ప్రేదగ్నేదగ్నే అగ్న ఇది దగ్నే జ్యోతిష్మాన్ జ్యోతిష్మానగ్న ఇది దగ్నే జ్యోతిష్మాన్ జ్యోతిష్మాన్ జ్యోతిష్మానగ్నే అగ్నే జ్యోతిష్మాన్ యాహి యాహి జ్యోతిష్మానగ్నే అగ్నే జ్యోతిష్మాన్ యాహి జ్యోతిష్మాన్ యాహి యాహి జ్యోతిష్మాన్ జ్యోతిష్మాన్ యాహి శ్వేభి శ్వేభి యాహి జ్యోతిష్మాన్ జ్యోతిష్మాన్ యాహి శ్వేభి యాహి శ్వేభి శ్వేభి యాహి యాహి శ్వేభి రచ్చిభి రచ్చిభి శ్వేభి యాహి యాహి శ్వేభి రచ్చిభి శ్వేభి రచ్చిభి రచ్చిభి శ్వేభి శ్వేభి రచ్చిభి దీరాజ దేవ్యో దీరాజ మాతృభిర్మాతృభిస్తం జ్యోతిష్మాన్ ధాతృభిః జ్యోతిష్మాన్ జ్యోతిష్మాన్ త్వన్ జ్యోతిష్మాన్ పునః పునర్జ్యోతిష్మాన్ త్వన్ జ్యోతిష్మాన్ పునః జ్యోతిష్మాన్ పునః పునర్జ్యోతిష్మాన్ జ్యోతిష్మాన్ పునరా పునర్జ్యోతిష్మాన్ జ్యోతిష్మాన్ పునరా పునః పునరాసదో అసద పునః పునరాసద ఆసదో అసద ఆసద ఇత్యసద పునరాసత్యాసత్య పునః పునరాసత్య సదనకో సదనమాసత్య పునః పునరాసత్య సదనం ఆసత్య సదనకో సదనమాసత్యాసత్య సదనమపో అపస్సదనమాసత్యాసత్య సదనమపః సత్యాసదనమపో అపస్సదనకో సదనమపశ్చాపస్సదనకో సదనమపశ్చాపో అపశ్చ పృథివీం పృథివీం చాపో అపశ్చ పృథివీ పృథివీం పృథివీం చ పృథివీమగ్నే అగ్నే పృథివీం చ పృథివీమగ్నే అగ్నే పృథివీం పృథివీమగ్నేత్యగ్నే మాధుర్యథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయథాయ శివ తమః ఊర్జోర్జా పునః పునరూర్జానిన్యోర్జా పునః పునరూర్జాని ఊర్జానిన్యోర్జోర్జాని వర్తస్వ వర్తస్వన్యోర్జోర్జాని వర్తస్వ వర్తస్వని వర్తస్వ పునః పునర్వర్తస్వని నివర్తస్వ పునః వర్తస్వ పునః పునర్వర్తస్వ వర్తస్వ పునరగ్నే పునర్వర్తస్వ వర్తస్వ పునరగ్నే పునః పునరగ్న ఇశేషాగ్నే పునః పునరగ్న రయ్యాని వర్తస్వ వర్తస్వని రయ్యాని వర్తస్వ వర్తస్వ వర్తస్వని నివర్తస్వాగ్నే వర్తస్వని నివర్తస్వాగ్నే వర్తస్వ వర్తస్వాగ్నే బిన్వస్వ బిన్వస్వాగ్నే వర్తస్వ వర్తస్వాగ్నే బిన్వస్వాన్వస్వ బిన్వస్వాగ్నే బిన్వస్వధారజాధారజా బిన్వస్వాగ్నే బిన్వస్వధారజాధారజా బిన్వస్వ బిన్వస్వధారజాధారజా యజమానస్య కామా ఇది కామా నో నో బోధబోధానో అస్యాస్య నో బోధబోధానో జ్ఞానమిది సం జ్ఞానం కామధరణం కామధరణమస్తది కామధరణమ్మయమయ కామధరణమస్తది కామధరణమ్మయి కామధరణమ్మయమయి కామధరణం కామధరణమ్మయి తేమయి కామధరణం కామధరణమ్మయి కామధరణమితి కామధరణమయమయి కామధరణం కామధరణం తేమయమయి కామధరణం కామధరణం కామధరణం తేతే కామధరణం భూయాత్ భూయాత్ కామధరణం తేతే కామధరణం భూయాత్ కామధరణం భూయాత్ భూయాత్ కామధరణం కామధరణం భూయాత్ కామధరణమితి కామధరణం భూయాజితి భూయాసగో భూయాసగో ప్రియా ప్రియా గోయావ ప్రియా ప్రియా ప్రియా భోవ ప్రియా స్తనువస్తనువ ప్రియా భోవ ప్రియా సనువ ప్రియాస్తనువస్తనువ ప్రియా ప్రియాస్తనువస్సగోసంతనువ ప్రియా ప్రియాస్తనువస్సం అనువస్సగోసంతనువస్తనువస్సం ప్రియా ప్రియాసంతనువస్తనువస్సం ప్రియా ప్రియాసగోసం ప్రియా హృదయాని హృదయాని ప్రియాసగోసం ప్రియా హృదయాని ప్రియా హృదయాని హృదయాని ప్రియా ప్రియా హృదయాని భో హృదయాని ప్రియా ప్రియా హృదయాని హృదయాని భో హృదయాని హృదయాని పరస్తా ఆద్రోచనే రోజనే పరస్తా ఆద్రోచనే సూర్యస్య సూర్యస్య రోచనే పురస్తాత్ పురస్తాత్ రోచనే సూర్యస్య రోచనే రోచనే విజావాగ్నే సా ప్రజాపేతి త్రిషు త్రిష్ రోచనే రోచన ఆ త్రిషు త్రిష్రోచనే ఆరోచనే రోచన ఆరోచనే దివో దివో రోచన ఆరోచనే దివచనే దివో దివో రోచనే రోచనే జ్ఞపతిం జాతవేదసో జాతవేదసో జ్ఞపతిం మామా జ్ఞపతిం జాతవేదసో యజ్ఞపతిజాతవేదసౌ జాతవేదసౌ యజ్ఞపతిం యజ్ఞపతిం జాతవేదసౌ శివౌ శివౌ జాతవేదసౌ యజ్ఞపతిం యజ్ఞపతిం జాతవేదసౌ శివౌ యజ్ఞపతిమిది యజ్ఞాపతిమౌ జాతవేదసౌ శివౌ శివౌ జాతవేదసౌ జాతవేదసౌ శివౌ భవతం భవతకం శివౌ జాతవేదసౌ జాతవేదసౌ శివౌ భవతం జాతవేదసావిద్యాతావేదసౌ శివౌ భవతం భవతకం శివౌ శివౌ భవతం అద్యాద్య భవతకం శివౌ శివౌ భవతం అద్యాద్య భవతం భవతం మధ్యనో నోద్య భవతం భవతం మధ్యనః నోద్యాద్యనః మాదేవేవ మాతా మాదేవ పుత్రం పుత్రమివ మాతా మాదేవ పుత్రం పుత్రం పుత్రమివేవ పుత్రం పృథివీ పృథివీ పుత్రమివేవ పుత్రం పృథివీ పృథివీ పృథివీ పుత్రం పుత్రం పృథివీ పురీష్యం పురీష్యం పృథివీ పుత్రం పుత్రం పృథివీ పురీష్యం పురీష్యం పురీష్యం పృథివీ పృథివీ పురీష్యం అగ్నిమగ్నిం పురీష్యం పృథివీ పృథివీ పురీష్యం అగ్నిమగ్నిం పురీష్యం పురీష్యం అగ్నిగుస్వే స్వే అగ్నిం పురీష్యం పురీష్యం అగ్నిగుస్వే అగ్నిగుస్వే స్వే అగ్నిమగ్నిగుస్వే యో నో యో నో స్వే అగ్నిమగ్నిగుస్వే యో నో యో నో స్వే స్వే యో నావభార భార్యో నో స్వే స్వే యో నావభార నావభార భార్యో నో యో నావభారుఖోఖా భార్యో నో యో నావభారుఖా భారుఖోఖా భార భారుఖా ఏతృఖాం విశ్వైర్విశ్వైస్తాందాం విశ్వైర్దేవైర్దేవైర్విశ్వైస్తాందాం ఋతుభిర్ సంవిధాన సంవిధాన ఋతుభిర్దేవైర్ఋతుభిర్సంవిధాన సంవిధాన ఋతుభిర్ఋతుభిర్ సంవిధాన ప్రజాపతి ప్రజాపతి సంవిధాన ఋతుభిర్ఋతుభిర్ సంవిధాన ప్రజాపతి సంవిధాన ప్రజాపతి ప్రజాపతి సంవిధాన సంవిధాన ప్రజాపతి విశ్వకర్మ విశ్వకర్మ ప్రజాపతి సంవిధాన సంవిధాన ప్రజాపతి విశ్వకర్మ ప్రజాపతి విశ్వకర్మ విశ్వకర్మ ప్రజాపతి ప్రజాపతి విశ్వకర్మ విశ్వకర్మ ప్రజాపతి ప్రజాపతి విశ్వకర్మ ప్రజా విశ్వకర్మ విశ్వకర్మ విశ్వకర్మ విముంచదు ముంచదు విశ్వకర్మ విశ్వకర్మ విముంచదు విముంచదు ముంచదు విముంచదు పారే పారే అస్యదస్ పారే పారే పారే అస్యాస్య పారే రజ సోరజ పారే అస్యాస్య పారే రజ పారే రజ సోరజ పారే పారే రజ శుక్రకం శుక్రకం రజ పారే పారే రజ శుక్రం శుక్రకం శుక్రకం రజ సోరజ శుక్రం జ్యోతి జ్యోతి శుక్రకం రజ సోరజ శుక్రం జ్యోతి శుక్రం జ్యోతి జ్యోతి శుక్రకం శుక్రం జ్యోతి రజాయతాయ ద్యోతి శుక్రకం శుక్రం జ్యోతి రజాయత రజాయతాయ ద్యోతి జ్యోతి రజాయత సంవిధానోత్తమన్నాకం సంవిధానాకం సంవిధానేతి ఇత్యా నమో నమ ఇత్యా నమః ఇత్యా నమో నమ ఇత్యా నమో దేవి దేవి నమ ఇత్యేత్యా నమో దేవి నమో దేవి దేవి నమో నమో దేవి నిరుడుతే నిరుడుతే దేవి నమో నమో దేవి నిరుడుతే దేవి నిరుడుతే నిరుడుతే దేవి దేవి నిరుడుతే తుభ్యం తుభ్యం నిరుడుతే దేవి దేవి నిరుడుతే తుభ్యం నిరుడుతే తుభ్యం తుభ్యం నిరుడుతే నిరుడుతే తుభ్యమస్తు తుభ్యం నిరుడుతే నిరుడుతే తుభ్యమస్తు తుభ్యమస్తు తుభ్యం తుభ్యమస్తు దేవీ మహమహం దేవీం దేవీ మహం నిరుడుతి నిరుడుతి మహం దేవీం దేవీ మహం నిరుడుతి మహం నిరుడుతి నిరుడుతి మహమహం నిరుడుతి వందమానో వందమానో నిరుడుతి మహమహం నిరుడుతి వందమాన నిరుడుతి వందమానో వందమానో నిరుడుతి నిరుడుతి వందమాన పితా పితా వందమానో నిరుడుతి నిరుడుతి వందమాన పితా వందమాన పితా పితా వందమానో వందమాన పితేవే పితా వందమానో వందమాన పితేవా పితా పితేవ పుత్రం పుత్రమివ పితా పితేవ పుత్రం పుత్రం పుత్రమివేవ పుత్రం దశయే దశయే పుత్రమివేవ పుత్రం దశయే పుత్రం దశయే దశయే పుత్రం పుత్రం దశయే పుత్రం పుత్రం దశయేవచోభిర్వచోభిర్దశయే దశయేవచోభిజా విశ్వస్తి విశ్వస్తి జాజమానస్తి జాజమానస్తి విశ్వస్తి విశ్వస్తి జాజమానస్య జాజమానస్య జాజమానస్య జాజమానస్య వేద వేద జాజమానస్య జాజమానస్య వేద జాజమానస్య వేద వేద జాజమానస్య జాజమానస్య వేద శిరశిర శిరశిరో వేద జాజమానస్య జాజమానస్య వేద శిరశిర వేద శిరశిర శిరశిరో వేద వేద శిరశిర ప్రతి ప్రతి శిరశిరో వేద వేద శిరశిర ప్రతి శిరశిర ప్రతి ప్రతి శిరశిర శిరశిర ప్రతి సూరి సూరి ప్రతి శిరశిర శిరశిర ప్రతి సూరి శిరశిర విధి శిర శిరీ సూరి ప్రతి ప్రతి సూరి వివి సూరి ప్రతి ప్రతి సూరి సంగమనో నివేశనో నివేశన సంగమనో వసూనాగం సంగమనో నివేశనో నివేశన సంగమనో వసూనాశనోనాం వసూనాగం సంగమన సంగమనో వసూనాం విశ్వ విశ్వసూనాగం సంగమన సంగమనో వసూనాం విశ్వ సంగమన ఇది సంగమన విశ్వ విశ్వసూనాం వసూనాం విశ్వ రూప రూప విశ్వ వసూనాం వసూనాం విశ్వ రూప విశ్వ రూప రూప విశ్వ విశ్వ రూపాభ్యభిరూప విశ్వ విశ్వ రూప రూపాభ్యభిరూప రూప విజిష్టే దిష్టే అభిరూప రూప విజిష్టే విజిష్టే దిష్టే అభ్యభిజిష్టే సదే భిష్యతే భిష్టే అభ్యభిజిష్టే సదే భిష్టే శచి భిష్యచి విష్టే దిష్టే శచి దేవ ఇవ దేవో దేవ ఇవ సవిత సవితేవే సవిత సత్యధర్మా సత్యధర్మా సవితేవే సవిత సత్యధర్మా సత్యధర్మా సత్యధర్మా సవిత సవిత సత్యధర్మేంద్ర ఇంద్ర సత్యధర్మా సవిత సవిత సత్యధర్మేంద్ర సత్యధర్మేంద్ర ఇంద్ర సత్యధర్మా సత్యధర్మేంద్ర వరుణేంద్ర సత్యధర్మా సత్యధర్మేంద్రో సత్యధర్మేతి సత్యాధర్మా ఇంద్రోణేంద్ర ఇంద్రో నతస్థౌ తస్థౌ నేంద్ర ఇంద్రో నతస్థౌ తస్థౌ తస్థౌ నతస్థౌ సమరే సమరే తస్థౌ నతస్థౌ సమరే స్థౌ సమరే సమరే తస్థౌ తస్థౌ సమరే పథీనాం పథేనాగో సమరే తస్థౌ తస్థౌ సమరే పథీనాథీనాథీనాగో సమరే సమరే పథీనా సమరేతి సౌ అరేరావితి పథీనాతన నిరాహావాన హావాన్యర్థాతన దాతన నిరాహావాన్ నిర్నిరాహావాన్ కృణోతన కృణోతన హావాన్ నిర్నిరాహావాన్ కృణోతన హావాన్ కృణోతన కృణోతన హావాన హావాన్ కృణోతన హావాణోతనేత కృణోతన సించామహ అవటమవటగం సించామహి సించామహ అవటముద్రిణ ముద్రిణమవటగం సించామహి సించామహ అవటముద్రిణం అవటముద్రిణ ముద్రిణమవటమవటముద్రిణం వయం వయముద్రిణమవటమ వడముద్రిణం వయం వయం వయముద్రిణ ముద్రిణం వయం విశ్వ విశ్వ వయముద్రిణ ముద్రిణం వయం విశ్వ వయం విశ్వ విశ్వ వయం వయం విశ్వాహ విశ్వ వయం వయం విశ్వాహ విశ్వ విశ్వాహాదస్తమదస్తమః విశ్వ విశ్వాహాదస్తం అహాదస్తమదస్తమః హాదస్తమక్షితమక్షితమదస్తమః హాదస్తమక్షితమదస్తమక్షితమక్షితమదస్తమదస్తమక్షితమదస్తమక్షితమదస్తమక్షితమదస్తమక్షితమదస్తమక్షితమదస్తమక్షితమదస్తమక్షితమదస్తమక్షితమదస్తమక్షితమదస్తమక్షితమదస్తమక్షితమదస్తమక్షితమదస్తమక్షితమదస్తమక్షితమదస్తమక్షితమదస్తమక్షితమదస్తమక్షితమదస్తమక్షితమదస్తమక్షితమదస్తమక్షితమదస్తమక్షితమదస్తమక్షితమదస్తమక్షితమదస్తమక్షితమదస్తమక్షితమదస్తమక్షితమదస్తమక్షితమదస్తమక్షితమదస్తమక్షితమదస్తమక్షితమదస్తమక్షితమదస్తమక్షితమదస్తమక్షిత అక్షితం అక్షేదమేత్యక్షేదాహావమ వటమ వటం నిష్కృతావం నిష్కృతావమ వటగంసురత్రగంసురత్రమ వటం నిష్కృతావం నిష్కృతావమ వటగంసురత్రం నిష్కృతావమితి నిష్కృత ఆహావంసురత్రగంసురత్రమ వటమ వటగంసురత్రగంసు శేచనగంసు శేచనగంసురత్రమ వటమ వటగంసురత్రగంసు శేచనం వరత్రగంసు శేచనగంసు శేచనగంసు వరత్రగంసు వరత్రగంసు శేచనం వరత్రమితి సు వరత్రం శేచనమితి సు ఉత్తీర్ణముత్తీర్ణగోసించే అక్షితమక్షితగోసించే ఉత్తీర్ణముత్తీర్ణగోసించే అక్షితమక్షితగోసించేరాయుంజంతిరాయుంజంతి కవచ కవయోయుంజంతి శీరాశీరాయుంజంతి కవచ కవయోయుంజంతి యుంజంతి కవయోయుగా యుగా కవయోయుంజంతి యుంజంతి కవయోయుగా కవయోయుగా కవచ కవయోయుగాయుగా కవచ కవయోయుగాయుగాయుగాన్వతే యుగా యుగా వితన్వతే తన్వతే తన్వతే వితన్వతే పృథక్ పృథక్ తన్వతే వితన్వతే పృథక్ తన్వతే పృథక్ పృథక్ తన్వతే తన్వతే పృథక్ పృథక్ ధీరా దేవేషు దేవేషు ధీరా ధీరా దేవేషు సుమ్నజా సుమ్నజా దేవేషు ధీరా ధీరా దేవేషు సుమ్నజా సుమ్నజా సుమ్నజా దేవేషు దేవేషు సుమ్నజా నజేతి సుమ్నజా క్రమీరా వీరా జునక్క జునక్క వీరా విరా జునక్క జునక్క వీరా విశీరాసి రావి యుగా యుగా విశీ రాశి రావి అభ్యభియంతు వాహాను వాహాను వాహాను వాహాను వాహాను నియంతయంతు వాహ సప్త ధామాని ధామాని సప్త సప్తేతి చంబాశతం శతంబో అంబాంబశతం శతంబో అంబా అంబాంబో అమృధామాని ధామాన్యంబో అమృధామాని ధామాన్యంబాంబధామాని సహస్రగో సహస్రం ధామాన్యంబాంబధామాని సహస్రం ధామాని సహస్రగో సహస్రం ధామాని ధామాని సహస్రముతో సహస్రం ధామాని ధామాని సహస్రముత ఓషధీరోషధీరిమా ఓషధీరోషధీరిమా ఓషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోషధీరోష నాంధనందనకం సరిష్యంతి నా మహాత్మానకం సరిష్యంతి నాంధనందనకం సరిష్యంతి. అరిష్టదాతయే అరిష్టదాతయే అస్మా అస్మా

దేవేభ్యో భరామసి భరామసి దేవేభ్యస్తేభ్యో భరామసి దేవేభ్యో భరామసి భరామసి దేవేభ్యో దేవేభ్యో భరామసి భరామసేతి భరామసే శమోర్జమోర్జమి శమి శమోర్జమహమహమోర్జమి శమి శమోర్జమహం ఓర్జమహమహమోర్జమోర్జమహమిత ఇదోహమోర్జమోర్జమహమిత ఇదోహమహమిత ఏతోహమహమిత ఆద ఇత ఆదే తద ఏత ఇత ఆదే ఆదే తద ఆదద అర్థస్య తద ఆదద అర్థస్య అర్థస్య తదే తద అర్థస్య దామ్నో దామ్న అర్థస్య తదే తద అర్థస్య దామ్న దామ్నో దామ్న అర్థస్యర్థస్య ధామ్నో అమృతస్యామృతస్య ధామ్న అర్థస్యర్థస్య ధామ్నో అమృతస్య దామ్నో అమృతస్యామృతస్య ధామ్నో దామ్నో అమృతస్య జోనేర్యోనేరమృతస్య దామ్నో దామ్నో అమృతస్య జోనే అమృతస్య జోనేర్యోనేరమృతస్యామృతస్య జోనే జోనే నో గోషు గోషు నో గోషు నాకాశ కాశ నా కాశ విశదు విశదు కోశ నా కాశ విశదు కోశు విశదు విశదు గోషు గోషు విశత్వా విశదు గోషు గోషు విశత్వా విశదు విశత్వౌషధేష్వోషధేష్వాషదు విశత్వౌషధేషో ఔషధీష్వౌషధీష్వౌషధీషు జహామి జహామ్యోషధీష్వౌషధీషు జహామి ఔషధేషు జహామి జహామ్యోషధేష్వోషధేషు జహామి సేదికం సేదిం జహామ్యోషధేష్వోషధేషు జహామి సేదిం జహామి సేదికం సేదిం జహామి జహామి సేదిమని రామని రాగం సేదిం జహామి జహామి సేదిమని రామని రామని రాగం సేదికం సేదిమని రామమే వామమే వామని రాగం సేదికం సేదిమని రామమే వామని రామమే వామమే వామని రామని రామమే వామే వామిత్యమే వాదవద్వాగ్నే జ్ఞేదవశ్రవశ్రవస్తవాగ్నే జ్ఞేదవశ్రవశ్రవస్తవదవశ్రవోవజోవజశ్రవస్తవదవశ్రవోవజోమహిమహిమయశ్రవశ్రవోవజోమహి మహిమయోవజోమహి భ్రాజంది భ్రాజంది మహిమజోవజో మహి భ్రాజంది భ్రాజంది భ్రాజంది మహిమహి భ్రాజం జక్తయో అర్చయో భ్రాజంది మహిమహి భ్రాజం జక్తయః భ్రాజం జక్తయో అర్చయో భ్రాజంది భ్రాజం జక్తయో విభావతో విభావతో అర్చయో భ్రాజంది భ్రాజం జక్తయో విభావతో అర్చయో విభావసో విభావసో అర్చయో అర్చయో విభావసో ఇది విభావసో శుభసా శుభసా బృహద్భానో బృహద్భానో శుభసా వాజం వాజుకో శుభసా బృహద్భానో బృహద్భానో శుభసా వాజం బృహద్భానో ఇది బృహద్ భానో శుభసా వాజం వాజుకో శుభసా శుభసా వాజ ముఖ్య ముఖ్యం వాజుకో శుభసా శుభసా వాజ ముఖ్యం వాజ ముఖ్య ముఖ్యం వాజం వాజ ముఖ్యం దదాసి దాస్యుఖ్యం వాజం వాజ ముఖ్యం దదాసి దాసి ముఖ్య ముఖ్యం దాసి దాశుషే దాశుషే దాస్యుఖ్య ముఖ్యం దాసి దాశుషే దాసి దాశుషే దాశుషే దాసి దాశుషే కవే కవే దాశుషే దాసి దాసి దాశుషే కవే దాశుషే కవే కవే దాశుషే దాశుషే కవే ఇది కవే రజ్యన్నగ్నే అగ్నిరజ్యన్ నిరజ్యన్నగ్నే ప్రథయస్వ ప్రథయస్వాగ్నిరజ్యన్ నిరజ్యన్నగ్నే ప్రథయస్వ ప్రథయస్వ ప్రథయస్వాగ్నే అగ్నే ప్రథయస్వ జంతుభిర్జంతుభి ప్రథయస్వాగ్నే అగ్నే ప్రథయస్వ జంతుభి ప్రథయస్వ ప్రథయస్వ జంతుభిరస్మే అస్మే జంతుభిః ప్రథయస్వ ప్రథయస్వ జంతుభిరస్మే జంతుభిరస్మే అస్మే జంతుభిర్జంతుభిరస్మే రాజో రాజో అస్మే జంతుభిర్జంతుభిరస్మే రాజభిరితి జంతుభిః అస్మే రాజో రాజో అస్మే అస్మే రాజో అమర్త్యామర్త్య రాజో అస్మే అస్మే రాజో అమర్త్యాస్మే ఇత్యస్మే రాజో అమర్త్యామర్త్య రాజో రాజో అమర్త్యామర్త్యేత్యమర్త్య దర్శదస్య దర్శదస్య సదర్శదస్య వపుషో వపుషో దర్శదస్య సదర్శదస్య దర్శదస్య వపుషో వపుషో దర్శదస్య దర్శదస్య వపుషో వివి వపుషో దర్శదస్య దర్శదస్య వపుషో విరాజసి రాజసి విరాజసి పృణక్షి పృణక్షి రాజసి విరాజసి పృణక్షి రాజసి పృణక్ష పృణక్ష రాజసి రాజ పృణక్ష దానది గోదానది పృణక్ష రాజసి రాజది పృణక్ష దానది పృణక్ష దానసి గుంజానసి పృణక్ష పృణక్ష దానసి గుంజానసి పృణక్ష పృణక్ష దానసి గుంజం రయమితి రయమోజోన పాన్న పాదోజవోజోన పాజాత వేదో జాత వేదోన పాదోజవోజోన పాజాత వేద పాజాత వేదో జాత వేదోన పాన్న పాజాత వేదస్సు శస్త్రిభిస్సు శస్త్రిభిర్జాత వేదోన పాన్న పాజాత వేదస్సు శస్త్రి జాత వేదస్సు శస్త్రిభిస్సు శస్త్రిభిర్జాత వేదో జాత వేదస్సు శస్త్రధర్మన్న సమందత్తు సుశస్త్రిభిర్జాత వేదో జాత వేదస్సు శస్త్రధర్మన్న జాత వేద ఇది జాత వేద శస్త్రధర్మన్న సమందత్తు సుశస్త్రిభిస్సు శస్త్రధర్మన్నస్వ ధేతర్మందేతర్మందేతర్మందేతర్మందేతర్మందేతర్మందేతర్మందేతర్మందేతర్మందేతర్మందేతర్మందేతర్మందేతర్మందేతర్మందేతర్మందేతర్మందేతర్మందేతర్మందేతర్మందేతర్మందేతర్మందేతర్మందేతర్మందేతర్మందేతర్మందేతర్మందేతర్మందేతర్మందేతర్మందేతర్మందేతర్మందేతర్మందేతర్మందేతర్మందేతర్మందేతర్మందేతర్మందేతర్మందేతర్మందేతర్మందేతర్మందేతర్మందేతర్మందేతర్మందేతర్మందేతర్మందేతర్మందేతర్మందేతర్మందేతర్మందేతర్మందేతర్మందేతర్మందేతర్మందేతర్మందేతర్మందేతర్మందేతర్మందేతర్మందేతర్మందేతర్మందేతర్మందేతర్మ ృణక్షి కవిక్రతం వృణక్షి సా నసిగుం సానసిం పృణక్షి కవికృతం కవికృతం పృణక్షి సానసిం పృణక్షి సానసిం సానసిం పృణక్షి పృణక్షి సానసిం రయిగో రయిగో సానసిం పృణక్షి పృణక్షి సానసిం రయం సానసిగో రయిగో రయిగో సానసిగో సానసిగో రయం రయమితి రయం సోమ ఉప సోమ ఆహ సోమ ఉప సోమ ఆహ సోమ ఆహ ఉపమా అస్య విష్ఠా సర్పేభ్యో నమః నమః ఇతి నమః. దో దో జే దో రోచనే రోచనే దో జే దో రోచనే అదో రోచనే రోచనే రోచనే దివో దివో రోచనే రోచనే దివా రోచనే దివో దివో రోచనే రోచనే దివో జే జే దివో రోచనే రోచనే దివో జే దివో దివో జే బాబా జే దివో దివో జే బాబా జే జే వా సూర్యస్య సూర్యస్య వా జే జే వా సూర్యస్య సూర్యస్య సూర్యస్య బాబా సూర్యస్య సూర్యస్య రశ్మిషు రశ్మిషు సూర్యస్య సూర్యస్య రశ్మిషు రశ్మిషు ఏషామప్సు సదస్సదో అప్సు జేషాంజేషామప్సు సుదః సర్పేభ్యో నమో నమః సర్పేభ్యః సర్పేభ్యో నమః వనస్పతి వనస్పతిను వాయే జే వనస్పతిను వనస్పతేను వనస్పతేను వనస్పతే గోరన్మను వనస్పతేను వనస్పతే గోరను వనస్పతి గోరన్మను వనస్పతిను వనస్పతి గోరును అన్విత్యను వటేష్ వాజే జే వటేషు వటేష్ వటేషు శేరతే శేరతే వటేషు వటేషు శేరతే శేరతే శేరతే వటేష్ వటేషు శేరతే దేభ్యస్తే శేరతే వటేష్ వటేషు శేరతే దేభ్య పృథివ్యా పృథివ్యా పృష్ఠే వ్యజస్వతీం వ్యజస్వతీ స్మృతిం పుష్ఠే పుష్ఠే విజస్మృతిం బృహస్మృతిం బృహస్మృతిం విజస్మృతిం పుష్ఠే పుష్ఠే విజస్మృతిం బృహస్మృతిస్పదేం బృహస్పదేం బృహస్పదేం జతస్పదేం జతస్పదేం బృహస్పదేం ప్రధ ప్రధస్పదేం జతస్పదేం జతస్పదేం బృహస్పదేం బృహస్పతిం ప్రథ ప్రథ పృథస్పతిం బృహస్పతిం పృథోస్తి ప్రథ పృథస్పతిం బృహస్పతిం పృథోసి ప్రథ ప్రదోది పృథమే పృథివ్యసి ప్రథ ప్రదోది పృథమే పృథివీ పృథివ్యస్తిసి పృథివ్యస్తిసి పృథివ్యస్తిసి పృథివ్యసి పృథివ్యసి పృథమే పృథివ్యసి భో భోరసి పృథివీ పృథివ్యసి భోరసి భోరసి భోమిరస్తిసి భూమిరస్తిసి భూమిరస్తిసి భూమిరసి ధ్రువాంగిరస్పదంగిరస్పద్రువాసీదేతి సీదా ప్రలోహం దే ప్రలోహం దేహ కాండాత్ కాండాత్ కాండాత్ కాండాత్ ప్రరోహందే పరుష పరుష పరుష పురుష ప్రరోహందే కాండాత్ కాండాత్ కాండాత్ కాండాత్ ప్రరోహందే పరుష పరుష కాండాత్ కాండాది కాండాత్ కాండాత్ ప్రరోహందే పరుష పరుష పరుష పరుష ప్రరోహందే ప్రరోహందే పరుష పరుష పరి పరి పరుష పరుష ప్రరోహందే ప్రరోహందే పరుష పరుష పరి రోహందీది ప్రరోహంది పరుష పరి పరి పరుష పరుష పరుష పరుష పరే పరుష పరుష ఇది పరుష పరుష పరేది పరే వానో ఏవైవానో దూర్వే దూర్వే ఏవైవానో దూర్వే దూర్వే దూర్వే నో నో దూర్వే ప్రప్రదో వే నో నో దూర్వే ప్రే ప్రప్రదూర్వే దూర్వే ప్రదను తను ప్రదూర్వే దూర్వే ప్రదను ప్రదను తను ప్రప్రదను సహస్రేణ సహస్రేణ తను ప్రప్రదను సహస్రేణ సహస్రేణ సహస్రేణ తను తను సహస్రేణ శతేన శతేన సహస్రేణ తను తను సహస్రేణ శతేన సహస్రేణ శతేన శతేన సహస్రేణ సహస్రేణ శతేన చచ శతేన సహస్రేణ సహస్రేణ శతేన శతేన చచ శతేన శతేన చ శతేన శతేన శతేన ప్రతనోషి ప్రతనోషి శతేన శతేన ప్రతనోషి శతేన ప్రతనోషి ప్రతనోషి శతేన శతేన ప్రతనోషి సహస్రేణ సహస్రేణ ప్రతనోషి శతేన శతేన ప్రతనోషి సహస్రేణ ప్రతనోషి సహస్రేణ సహస్రేణ ప్రతనోషి ప్రతనోషి సహస్రేణ విరోహసి విరోహసి సహస్రేణ ప్రతనోషి ప్రతనోషి సహస్రేణ విరోహసి అనోషేది ప్రాతనోషి సహస్రేణ విరోహసి విరోహసి సహస్రేణ సహస్రేణ విరోహసి విరోహసేస్తే దేవి దేవి దేవస్యాస్తే దేవి దేవి దేవి దే దేవి ఇష్టక ఇష్టకే దేవి దే దేవి ఇష్టకే ఇష్టక ఇష్టకే దేవి దేవి ఇష్టకే విధేమ విధేమే ఇష్టకే దేవి దేవి ఇష్టకే విధేమే విధేమ విధేమే ఇష్టక ఇష్టకే విధేమ హవిష హవిష విధేమే ఇష్టక ఇష్టకే విధేమ హవిష హవిష హవిష విధేమ విధేమ హవిష భయం భయము హవిష విధేమ విధేమ హవిష భయం హవిష భయం భయము హవిష హవిష భయం భయమిది భయం అడాడాస్య దామానాస్య మధుమన్మధుమత్పార్థివ గోరజ మధుమదితి మధు మధు పార్థివ గోరజ రజః పార్థివం పార్థివగం రజః ఇది రజః ద్యోర్ద్యోర్మధమధ్యోరస్త్వస్తు ద్యోర్మధమధ్యోరస్తు నో నో అస్తుద్యోర్ద్యోరస్తు నః అస్తు నో నో అస్తస్తు నః పితా పితా నో అస్తస్తు నః పితా పితా నో నః పితా ఏతి పితా మధుమాన్ నో నో మధుమాన్ మధుమాన్ నో వనస్పతిర్వనస్పతి నో మధుమాన్ మధుమాన్ నో వనస్పతి మధుమానితి మధు మానో వనస్పతిర్వనస్పతి నో నో వనస్పతిర్మధుమాన్ మధుమాన్ వనస్పతిర్ నో నో వనస్పతిర్మధుమాన్ మధుమాన్ మధుమాన వనస్పతిర్వనస్పతి మధుమాగో అస్తస్తు మధుమాన వనస్పతిర్వనస్పతి మధుమాగో అస్తు మధుమాగో అస్తుస్తు మధుమాన్ మధుమాగో అస్తు సూర్య సూర్యో అస్తు మధుమాన్ మధుమాగో అస్తు సూర్య మధుమానిది మధుమానో సూర్య సూర్యో అస్తుస్తు సూర్య సూర్య ఇది సూర్య దీర్ఘావో గావో మాధ్వీర్మాధ్వీర్గావో భవంతు భవంతు గావో మాధ్వీర్మాధ్వీర్గావో భవంతు గావో భవంతు భవంతు గావో గావో భవంతు నో నో భవంతు గావో గావో భవంతు నః నో నో భవంతు భవంతు నః ఇది నః హీత్యోర్మహీమహీ ద్యౌః పృథివీ పృథివీ ద్యోర్మహీమహీ ద్యౌః పృథివీ ద్యౌః పృథివే పృథివే ద్యోర్ద్యోః పృథివే చ పృథివే ద్యోర్ద్యోః పృథివీ చ పృథివీ పృథివీ చ నో నశ్చ పృథివీ పృథివీ చ నః నో నశ్చ జన ఇమమిమన్నశ్చ జన ఇమమిమన్నో న ఇమం యజ్ఞం యజ్ఞమిమన్నో న ఇమం యజ్ఞం ఇమం యజ్ఞం యజ్ఞమిమమిమం యజ్ఞం పరమం పరమం విష్ణోస్తద్విష్ణోపరమం పరమం పదం పదం పరం విష్ణోర్ విష్ణోః పరమం పదం పరమం పదం పదం పరమం పరమం పదగో సదా సదా పదం పరమం పరమం పదగో సదా పశ్యంది పశ్యంది సదా సదా పశ్యంది సూరయ సూరయ పశ్యంది సదా సదా పశ్యంది సూరయ పశ్యంది సూరయ సూరయ పశ్యంది పశ్యంది సూరయ సూరయ ఇది సూరయ దివే దివి దివి వచక్షుశ్చక్షరివ దివి దివి వచక్షుః చక్షురివేవక్షురాతమాతదంచక్షురివేవక్షురాతదంక్షురాతమాతదంచక్షురాతదం ధ్రువా ధ్రువాసి పృథివీ పృథివ్యసి ధ్రువా ధ్రువాసి పృథివీ పృథివీ పృథివ్యస్యతి పృథివీ సహస్వ సహస్వ పృథివ్యస్యతి పృథివీ సహస్వ సహస్వ సహస్వ పృథివీ పృథివీ సహస్వ పృథన్యత పృథన్యత సహస్వ పృథివీ పృథివీ సహస్వ పృథన్యత సహస్వ పృథన్యత పృథన్యత సహస్వ సహస్వ పృథన్యత ఇది పృథన్యత దేవేభిర్దేవేభిః స్యూత స్యూత దేవేభిరమృతేనామృతేన దేవేభిః స్యూత స్యూత దేవేభిరమృతేన దేవేభిరమృతేనామృతేన దేవేభిర్దేవేభిరమృతేనామృతేన దేవేభిర్దేవేభిరమృతేనామృతేనామృతేనామృతేనాగా అగా ఆమృతేనామృతేనాగా అగా అగా అగా అగా ఇత్యగాస్తే దేయాస్తే అగ్నే అగ్నే దేయాస్తే అగ్నే అగ్నే అగ్నే దేదే అగ్నే సూర్యే సూర్యే అగ్నే దేదే అగ్నే సూర్యే సూర్యే సూర్యే అగ్నే అగ్నే సూర్యే రుచో రుచ సూర్యే అగ్నే అగ్నే సూర్యే రుచ సూర్యే రుచో రుచ సూర్యే సూర్యే రుచ ఉద్యత ఉద్యతో రుచ సూర్యే సూర్యే రుచ ఉద్యత ఉద్యత ఉద్యతో రుచో రుచ ఉద్యతో దివం దివముద్యతో రుచో రుచ ఉద్యతో దివం ఉద్యతో దివం దివముద్యత ఉద్యతో దివ మా తన్వంద్య తన్వంది దివముద్యత ఉద్యతో దివ మా తన్వంది యత ఇత్యుత యత మా తన్వంద్య తన్వంది దివం దివ మా తన్వంది రశ్మి రశ్మిరాతన్వంది రశ్మిభిరాతన్వంద్య రశ్మిభిన్వంది రశ్మిభిర్వాచే సర్వాభిర్వాచే జనాయ జనాయ రుచే సర్వాభిర్వాచే జనాయ జనాయ జనాయ రుచే రుచే జనాయ నో నో జనాయ రుచే రుచే జనాయ సూర్యే సూర్యే సూర్యే రుచోకోషు కోషు రుచ సూర్యే సూర్యే రుచోకోషు రుచోకోషు కోషు రుచో రుచోగోష్మస్మేష్మస్మేషు గోషు రుచో రుచోగోష్మస్మేషు గోష్మస్వేష్మస్మేషు గోషు గోష్మస్వేషు అశ్వేషు పూర్వస్థ సంచరంతకో సంచరంతమ నిజోనింజోను సంచరంతమన్మను సంచరంతం ద్రప్సంద్రప్సగం సంచరంతమన్మను సంచరంతం ద్రప్సం సంచరంతం ద్రప్సం ద్రప్సగం సంచరంతగో సంచరంతం ద్రప్సం జుహోమి హోమి ద్రప్సగో సంచరంతగో సంచరంతం ద్రప్సం జుహోమి సంజుహోమి ద్రప్సం ద్రప్సం జుహోమ్యన్మను జుహోమి ద్రప్సం ద్రప్సం జుహోమ్యను జుహోమ్యన్మను జుహోమి జుహోమ్యను సప్త సప్తాను జుహోమి జుహోమ్యను సప్తాను సప్త సప్తాన్మను సప్త హోత్రా హోత్రా సప్తాన్మను సప్త హోత్రా హోత్రా సప్త సప్త హోత్రా హోత్రాహోత్రమిదమబోధబోధిదం విశ్వస్య విశ్వస్యేదమబోధబోధిదం విశ్వస్యాదం విశ్వస్య విశ్వస్యేదమిదం విశ్వస్య భువనస్య భువనస్య విశ్వస్యేదమిదం విశ్వస్య భువనస్య విశ్వస్య భువనస్య భువనస్య విశ్వస్య విశ్వస్య భువనస్య వాజినం వాజినం భువనస్య విశ్వస్య విశ్వస్య భువనస్య వాజినం భువనస్య వాజినం వాజినం భువనస్య భువనస్య వాజినమగ్నేరగ్నేర్వాజినం భువనస్య భువనస్య వాజినమగ్నే వాజినమగ్నేరగ్నేర్వాజినం వాజినమగ్నేర్వైష్మానరస్య వైష్మానరస్యాగ్నేర్వాజినం వాజినమగ్నేర్వైష్మానరస్యాగ్నేర్వైష్మానరస్య వైష్మానరస్యాగ్నేరగ్నేర్వైష్మానరస్య చ వైష్మానరస్యాగ్నేరగ్నేర్వైష్మానరస్య చ వైష్మానరస్య చ వైష్మానరస్య వైష్మానరస్య జ్యోతిషా జ్యోతిషాగ్నిరగ్నిర్జ్యోతిషా జ్యోతిష్మాన్ జ్యోతిష్మాన్ జ్యోతిషాగ్నిరగ్నిర్జ్యోతిషా జ్యోతిష్మాన్ జ్యోతిష్మాన్ జ్యోతిష్మాన్ జ్యోతిషా జ్యోతిషా జ్యోతిష్మాన్ జ్యోతిష్మాన్ జ్యోతిషా జ్యోతిషా జ్యోతిష్మాన్ జ్యోతిష్మాన్ జ్యోతిష్మాన్ జ్యోతిష్మాన్ జ్యోతిష్మాన్ జ్యోతిష్మాన్ సప్త హరయో హరయ సప్త ధీరే ధీరే సప్త హరయో హరయ అద్రిబుద్ధమద్రిబుద్ధమగ్నే మామాగ్నే అద్రిబుద్ధమద్రిబుద్ధమగ్నే మా పరమే పరమే హిగో దేర్ హిగో దేవ్ పరమే వ్యోమ తనువస్తనువోనిషీదసీదని తనువస్తనువోనిషీదా సీదసీదని నిషీదా సీదేతి సీద భోషథ ఇది భోషథ భాన్ దత్తద్వాన్ చేతి చేతి భాన్ దత్తద్వా వాంఛేతి వాంఛేతి చేతి వాం వాంఛేతి ప్రప్రచేతి వాం వాంఛేతి ప్రప్రచేతి చేతి ప్రవీర్యం వీర్యం ప్రచేతి చేతి ప్రవీర్యం ప్రవీర్యం వీర్యం ప్రప్రవీర్యం వీర్యమిది వీర్యం యథద్వృత్రం వృత్రగుష్ణ్య తచ్చద్వృత్రముదోద వృత్రగుష్ణ్య తచ్చద్వృత్రముత ఉదోద వృత్రం వృత్రమత సనాది సనాప్యుత వృత్రం వృత్రమత సనాది సనాది సనాప్యుదోద సనాది వాజం వాజకో సనాద్యుదోద సనాది వాజం వాజం వాజకో సనాది సనాది వాజమింద్రేంద్ర వాజకో సనాది సనాది వాజమింద్ర వాజమింద్రేంద్ర వాజం వాజమింద్రాజోజ ఇంద్ర వాజం వాజమింద్రాజ రాజోజ ఇంద్రేంద్రాజో అగ్ని అగ్నిజ ఇంద్రేంద్రాజో అగ్ని అగ్ని అగ్నిజోజో అగ్ని దహురి దహురి అగ్నిజోజో అగ్ని దహురి సహరి సహరి అగ్ని అగ్ని సహరి సమర్యాత్ సమర్యాత్ సహరి అగ్ని అగ్ని సహరి సమర్యాగ్ని సమర్యాత్ సమర్యాత్ సహరి సహరి సమర్యాజ్యంతమసవ్యసవ్యసే రజ్యంతమసవ్యస్య భూరేర్భూరేర్మసవ్యస్య రజ్యంతే రజ్యంతమసవ్యస్య భూరే భూరేర్భూరేర్మసవ్యస్యమసవ్యస్య భూరే సహస్తమా సహస్తమా భూరే సంయస్యమసంయస్య భూరే సహస్తమా భూరే సహస్తమా సహస్తమా భూరే భూరే సహస్తమా సహసా సహసా సహస్తమా భూరే భూరే సహస్తమా సహసా సహస్తమా సహసా సహసా సహస్తమా సహస్తమా సహసా వాజయంతా వాజయంతా సహసా సహస్తమా సహస్తమా సహసా వాజయంతా సహస్తమేది సహస్తమా వాజయంతా వాజయంతా సహసా సహసా వాజయంతా వాజయంతేది వాజయంతా ఋషణిభ్య ప్రజర్షణిభ్య ప్రదనా ప్రదనాదిర్షణిభ్య ప్రజర్షణిభ్య ప్రదనాభ్య ప్రదనా ప్రదనాదర్షణిభ్యర్షణిభ్య ప్రదనాహమేట ప్రదనాదర్షణిభ్యర్షణిభ్య ప్రదనాహమేషణిభ్యర్షణిభ్యోమేట ప్రదనా ప్రదనాహమేషు ప్రప్రహమేట ప్రదనా ప్రదనాహమేషు ప్రహవేషు ప్రప్రహవేషు ప్రపృథివ్యా పృథివ్యా ప్రహవేషు హవేషు ప్రపృథివ్యా పృథివ్యా పృథివ్యా ప్రప్రపృథివ్యా రిజాధే రిజాధే పృథివ్యా ప్రపృథివ్యా రిజాధే పృథివ్యా పృథివ్యా రిజాధే దివో దివో రిజాధే పృథివ్యా పృథివ్యా రిజాధే దివ రిజాధే దివో దివో రిజాధే రిజాధే దివశ్చ దివో రిజాధే రిజాధే దివశ్చ రిజాధే దివశ్చ దివో దివశ్చ సింధుభ్య సింధుభ్య ప్రప్రసింధుభ్య ప్రప్రసింధుభ్య ప్రప్రసింధుభ్య ప్రసింధుభ్య ప్రప్రసింధుభ్య సింధుభ్య ప్రగిరిభ్యో గిరిభ్య ప్రసింధుభ్య సింధుభ్య ప్రగిరిభ్య సింధుభ్యో గిరిభ్య ప్రప్రగిరిభ్యో మహిత్వా మహిత్వా గిరిభ్య ప్రప్రగిరిభ్యో మహిత్వా మహిత్వా మహిత్వా గిరిభ్యో గిరిభ్యో మహిత్వా ప్రప్రమహిత్వా గిరిభ్యో గిరిభ్యో మహిత్వా ప్రాగిరిభ్య ఇది గిరిభ్య ప్రప్రమహిత్వా మహిత్వా ప్రేంద్రాగ్ని ఇంద్రాగ్ని ప్రమహిత్వా మహిత్వా ప్రేంద్రాగ్ని వేది మహిత్వా ప్రేంద్రాగ్ని ఇంద్రాగ్ని ప్రప్రేంద్రాగ్ని విశ్వా విశ్వేంద్రాగ్ని ప్రేంద్రాగ్ని విశ్వాగ్ని విశ్వా విశ్వేంద్రాగ్ని ఇంద్రాగ్ని విశ్వా భూన భూన విశ్వేంద్రాగ్ని ఇంద్రాగ్ని విశ్వా భూన ఇంద్రాగ్ని అగ్ని భూన భూన విశ్వా విశ్వా భూనాది భూన విశ్వా విశ్వా భూనాది భూన భూనాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్య క్షయే పాథ పాథ క్షయే క్షయే బాధా దివో దివ పాథ క్షయే క్షయే బాధా దివ బాధా దివో దివ పాథ పాథ దివో విమహసో విమహసో దివ పాథ పాథ దివో విమహస దివో విమహసో విమహసో దివో దివో విమహస గోపాతమస్సు గోపాతమస్త సదు గోపాత మోజనోజనస్సు గోపాతమస్త సదు గోపాత మోజన గోపాత మోజనోజనస్సు గోపాత యజ్ఞైర్వాహసో యజ్ఞవాహసో వా యజ్ఞైర్వాహసో యజ్ఞవాహసో విప్రస్సి విప్రస్సి యజ్ఞవాహసో వా యజ్ఞవాహసో విప్రస్యమాహసో విప్రస్య విప్రస్య యజ్ఞవాహసో యజ్ఞవాహసో విప్రస్య బాబా విప్రస్య యజ్ఞవాహసో యజ్ఞవాహసో విప్రస్య వాహస ఇది యజ్ఞ విప్రస్య బాబా విప్రస్య విప్రస్య వామదీనాం మదీనాం వా విప్రస్య విప్రస్య వామదీనామిది మదీనా మృద శృణుత శృణుత మరుదో మృద శృణుతాహవగో శృణుత మరుదో మరుద శృణుతాహం శృణుతాహవగో హవగో శృణుత శృణుతాహవం శ్రీయసే గంగగ్గు శ్రీయసే శ్రీయసే గంభానుభిర్భానుభిః కగ్గు శ్రీయసే శ్రీయసే గంభానుభిర్భానుభిః కంగం భానుభిస్తంభానుభిస్తం భానుభిస్తంభిర్భానుభిస్తం మిక్షిరేమి భానుభిర్భానుభిస్తం మిక్షిరేది భానుభిక్షిరేమి మిక్షిరే సగౌదం మిక్షిరేతే దేమి మిక్షిరే సగౌదం మిక్షిరేతే మిక్షిరేతే దేమి మిక్షిరేమి మిక్షిరేతే రశ్మిభిరశ్మిభిస్తేమి మిక్షిరేమి మిక్షిరేతే రశ్మిభిస్తేభిస్తేభిస్తేభిస్తేభిస్తేభిస్తేభిస్తేభిస్తేభిస్తేభిస్తేభిస్తేభిస్తేభిస్తేభిస్తేభిస్తేభిస్తేభిస్తేభిస్తేభిస్తేభిస్తేభిస్తేభిస్తేభిస్తేభిస్తేభిస్తేభిస్తేభిస్తేభిస్తేభిస్తేభిస్తేభిస్తేభిస్తేభిస్తేభిస్తేభిస్తేభిస్తేభిస్తేభిస్తేభిస్తేభిస్తేభిస్తేభిస్తేభిస్తేభిస్తేభిస్తేభిస్తేభిస్తేభిస్తేభిస్తేభిస్తేభిస్తేభిస్తేభిస్తేభిస్తేభిస్తేభిస్తేభిస్తేభిస్తేభిస్తేభిస్తేభిస్తేభిస్తేభ ఇష్మిణో వాసీమంత ఇష్మిణో అభీరవో అభీరవ ఇష్మిణో వాసీమంత ఇష్మిణో అభీరవ వాసీమంత ఇది వాసీమంద ఇష్మిణో అభీరవో అభీరవ ఇష్మిణ ఇష్మిణో అభీరవో విద్రే విద్రే అభీరవ ఇష్మిణ ఇష్మిణో అభీరవ విద్రే విద్రే విద్రే అభీరవ అభీరవ విద్రే ప్రియస్య ప్రియస్య విద్రే అభీరవ అభీరవ విద్రే ప్రియస్య ప్రియస్య ప్రియస్య విద్రే విద్రే ప్రియస్య మారుదస్య మారుదస్య ప్రియస్య విద్రే విద్రే ప్రియస్య మారుదస్య మారుదస్య ప్రియస్య ప్రియస్య మారుదస్య ధామ్నో మారుదస్య ప్రియస్య ప్రియస్య మారుదస్య ధామ్నః మారుదస్య ధామ్నో ధామ్నో మారుదస్య మారుదస్య ధామ్నః ఇది ధామ్నః అవతేతే భావతే హేడో హేడస్తే భావతే హేడః హేడో హేడస్తే దేహేడ ఉదుద్ధేడస్తే దేహేడ ఉదుద్ధేడ ఉదుద్ధేడో హేడ ఉదుత్తమముత్తమముద్ధేడో హేడ ఉదుత్తమం హృత్స్వదో మయో భోన్ మయో భోన్ హృత్స్వదో మయో భోన్ యో జామయో భోన్ హృత్స్వదో హృత్స్వదో మయో భోన్ యో జామయో భోన్ హృత్స్వదో హృత్స్వదో మయో భోన్ యో జామయో భోన్ హృత్స్వదో హృత్స్వదో మయో భోన్ యో జామయో భోన్ హృత్స్వదో హృత్స్వదో మయో భోన్ యో జామయో భోన్ హృత్స్వదో హృత్స్వదో మయో భోన్ యో జామయో భోన్ హృత్స్వదో హృత్స్వదో మయో భోన్ యో జామయో భోన్ హృత్స్వదో హృత్స్వదో మయో భోన్ యో జామయో భోన్ హృత్స్వదో హృత్స్వదో మయో భోన్ యో జామయో భోన్ హృత్స్వదో హృత్స్వదో మయో భోన్ యో జామ చతుర్థకాండే ద్వితీయ ప్రశ్నస్య ఘనపాఠ సమాప్తః.